కృష్ణ యజుర్వేదాంతర్గత 21 యోగ కుండలిని ఉపనిషత్ అధ్యయన పుష్పము 2వ అధ్యాయము ఖేచరి విద్య. గౌతముడు మహాత్మా గురుదేవ, ఇప్పుడిక ఖేచరి విద్య యొక్క ఔన్నత్యము వివరణల గురించి మీ నుండి తెలుసుకోగోరుచున్నాను. గురువర్యులు మిత్రమ, గౌతమ, మునీశ్వర, అథ అహం సంప్రవక్ష్యామి విద్యాం ఖేచరి సంజ్ఞిక. ఇప్పుడు మనము ఖేచరి అనే సంజ్ఞచే చెప్పబడుచున్న యోగ విద్య గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాము. ఇద్దానిని ఎరిగినవాడు జరామరణ పరిధులను అధిగమించి వేయుచున్నాడు, లోక పరిమితిని దాటివేయుచున్నాడు. అట్లాగే మృత్యువు, వ్యాధి ఇవన్నీ సమీపించినప్పుడు కూడా ఖేచరి దృష్టిచే సర్వదా ఉపశమనము పొందినవాడై కేవల సాక్షిభూతుడై ఉండగలుగుచున్నాడు. అందుచేత బుద్ధిని దృఢతరము చేసుకొనుటకే ఖేచరిని యోగాభ్యాసులు సమభ్యసించెదరుగాక. ఓ యోగాభ్యాసులారా, జరామృత్యుభయములకు అనేక మానసిక రుగ్మతలకు ఖేచరి విద్య ఔషధము. ఖేచరి విద్యను గ్రంథపూర్వకంగాను, టెక్స్చువల్లీ అండ్ టెక్నికలీ, అర్థపూర్వకంగాను, ఇన్ ఇట్స్ ప్రాక్టికల్ అండ్ అప్లికేషన్ డైమెన్షన్ ఎరిగి యోగత ఖేచరిని అభ్యసించాలి సుమా. ఓ ముని, తమ్ మునే సర్వభావేన గురుం మత్వా సమాచరేత్. అట్టి ఖేచరి అభ్యాసము యొక్క గురి, విధి విధానము, ఆశయ నిర్వచనము, సిద్ధించు విధానములను తెలుసుకొనటానికే యోగ విధానమును ఎరిగిన గురువును సమాశ్రయించాలి. ఎందుకంటే ఖేచరి విద్యను ఎరుగట ఖేచరి యోగాభ్యాసము, ఈ రెండు కూడా దుర్లభమైనవే. అనగా శ్రద్ధగా విని మార్గమును ఎరిగి అభ్యాసం చేస్తేనే ఉత్తమ ఫలము. 1 అభ్యాసము, ప్రాక్టీస్, 2 మేళనము, ఇంటర్ప్రిటేటివ్లీ వెల్ అండర్స్టాండింగ్. ఈ రెండు ఒక్కసారే గురువు లేకుండా సిద్ధించాలంటే అది కష్టమైన విషయమే. కేవలము అభ్యాసము మాత్రమే అనుసరిస్తే మేళనము కాచిన్ మెంటలీ అండ్ అచీవింగ్ ఇట్స్ సెన్స్ సిద్ధించదు. అభ్యాసమాత్రనిరత న విందతి ఇహ మేళనం. హే బ్రహ్మన్, అభ్యాసము అననది కూడా జన్మజన్మాంతర ధ్యాస ప్రయత్నములచేతనే లభిస్తోంది. అభ్యాసము లేకుండా కేవలం వినటము, చదవటము మొదలైన వాటి వలన మేము సిద్ధింపజేసుకుంటాము అని చెప్పితే అప్పుడు కూడా ఖేచరి పరాకాష్ఠచే ఆత్మసంయోగస్థితి వందల జన్మలకు కూడా సిద్ధించేది కాదు. మేళనం జన్మనాం తత్తు శతాంతేపి న లభ్యతే. అభ్యాసం బహుజన్మాంతే కృత్వా తద్భావ సాధితం, మేళనం లభతే కశ్చిత్ యోగి జన్మాంతరే క్వచిత్. బహుజన్మల అభ్యాసము చేసిన యోగి తద్భావనచే సాధించబడిన మేళనముచే ఈ జన్మలోనో మరుజన్మలోనే ఖేచరి యోగ పరాకాష్ఠ స్థితి సిద్ధింపజేసుకుంటున్నాడు. అయితే ఎవడైతే గురుముఖత ఖేచరి విధిని, మేళనమును ఆశ్రయించి అభ్యసించుచున్నాడో అట్టివాడు శాస్త్రములలో చెప్పబడిన సిద్ధిని అతి శీఘ్రముగా పొందుచున్నాడు. ఖే ఆత్మాకాశమునందు చరి ప్రవేశము, విద్య ఎరగటము. యోగకుండలాని పనిషఖేచరి విద్య, యోగాభ్యాసి. ఈ మూడింటిని ఎరిగినవాడై ఇప్పుడే ఇక్కడే శాస్త్ర ప్రవచిత ఖేచరి విద్యాఫలమును ఫలదీకరించుకొనవచ్చును కూడా. గ్రంథము, పాఠ్యపుస్తకము, లిటరేచర్, థియరిటికల్ పార్ట్, అర్థము పరమార్థము, అనుభవ సంబంధమైన అనుభూతి, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ బై విచ్ అ సర్టన్ స్టేట్ ఆఫ్ వెల్ అండర్స్టూడ్ అండ్ వెల్ సెన్సింగ్ మైండ్ గేట్స్ ఏక్వి. ఎప్పుడైతే ఈ రెండిటి మేళనము, మాచింగ్ వెల్ కంబైన్ స్టేట్ లభిస్తుందో తదా శివత్వం ఆప్నోతి నిర్ముక్త సర్వసంస్కృతే. అట్టివాడు సర్వసంస్కృతుల నుండి, దృశ్య సంబంధిత బంధముల నుండి, సంసార బంధనముల నుండి నిర్ముక్తుడై, హావింగ్ బీన్ రిలీవ్డ్, శివత్వమును సముపార్జించుకొనుచున్నాడు. గౌతముడు శిష్యుడు మహాత్మ. ఖేచరి విద్య లేక ఆత్మవిద్యకు శాస్త్రము ముఖ్యమా? గురువు ముఖ్యమా? గురుదేవుడు నాయన. గౌతమముని గురువు చేయు సూచనలు, బోధనల ఆకళింపు అనుసరణములచేతనే విద్య సిద్ధించగలదు. అంతేగాని శాస్త్రములు చదివినంతమాత్రంచేత కాదు. ఇందులో సందేహమే లేదు. అయితే శాస్త్రం వినాపి సంబోద్ధుం గురువోపి నశత్నీయః. శాస్త్రము ఉంటేనే గురువు బోధించగలుగుతారు. శాస్త్రం సూచన చేయకుండా గురువు శిష్యునికి బోధించటము దుర్లభతరం. అందుచేత శాస్త్రము, గురువు రెండూ అత్యావశ్యకమే. యతి ప్రయత్నశీలుడు శాస్త్రము, గురువు లభించేవరకు పర్యటన, సర్చ్ కొనసాగిస్తూనే ఉండాలి. శాస్త్రము లభిస్తే ఇక ఆ యతి సిద్ధి కొరకై సుసంపన్నుడు అగుచున్నట్లే. అయితే శాస్త్రార్థము కొరకై గురువు. నశాస్త్ర వినా సిద్ధిం దృష్టాచైవ జగత్త్రయే. శాస్త్రమును ఆశ్రయించకుండా మూడు లోకములలో ఎన్ని చూచినా, ఎంత వెతికినా సిద్ధి లభించదు. శాస్త్రము ఇతః పూర్వీకుల అనుభవములు, మార్గసూచనలు. అందుచేతనే ఒకటి శాస్త్రప్రదాతను, రెండు జ్ఞానాంశను ప్రసాదించువారిని ఇరువురిని అచ్యుతునితో, విష్ణు భగవానునితో సమానంగాను, తత్ అభ్యాసమును నేర్పువానిని సాక్షాత్తు పరమశివునిగాను సమాశ్రయించాలి. మనము చెప్పుకొనుచున్న ఖేచరి విద్య అత్యంత రహస్యమైనది. రహస్యంగానే ఉంచుకోవాలి. అర్హత పరిశీలించకుండా ఇతరులకు బోధించరాదు. ఎక్కడ ఖేచరి విద్య ఎరిగిన గురువు ఉంటారో దివ్యమగు అట్టి ఆత్మయోగము కొరకై, ఖేచరి ఆత్మసంయోగము కొరకై ఎంత దూరమైనా ప్రయాణించి అట్టి గురువును ఆశ్రయించాలి. అట్టి గురువుచే బోధించబడు ఖేచరి విద్యను శ్రద్ధగా విని నెమ్మదిగా అభ్యాసము చేస్తూ త్వరలో ఖేచరి విద్యాసిద్ధుడు అవ్వాలి. అభౌతికమగు ఆత్మాహం ఖేచరి తత్వమునందు సంప్రవేశితుడు కావాలి. ఖేచర్యా ఖేచరిన్యుంజన్ ఖేచరి బీజపూరయ ఖేచరాధిపతః భూత్వా ఖేచరేషు సదావసేత్. ఖేచరి విద్యచే ఆత్మాకాశమును యోగాభ్యాసము చేసి ఖేచరి బీజమును మొలకెత్తించి ఖేచరాధిపతి అయి ఖేచరి యోగమునందు నిత్య నివాసి కావాలి. అంబు జల మండల భూషితము అయినట్టి ఖేచరి యొక్క అభ్యాసముచే జనించే వెచ్చతనముచే ఖేచరి బీజము ఖేచరి జలస్పర్శచే మొలకలెత్తినదే ఖేచరి యోగము సుప్రసిద్ధము అగుచున్నది. సోమాంస మనస్సు యొక్క నవకమగు తొమ్మిది వదగు వణము ప్రతి లోమముచే ఉద్ధరించబడుచున్నది. దాని నుండి జనించు త్ర్యంశకమైన మూడు అంశాలు గల అక్షరము ఓమ ఓం చంద్రరూపము అని చెప్పబడుతోంది. దానికి విలోమముగా ఎనిమిదివ వర్ణము ఉత్తమమైనది. అద్దానికన్నా ఐదువది పరమోత్తమం. యోగకుండలని పనిషత్సోమాంసమనస్సు. బహుభిన్నమైన చంద్రుని కళలు గల ఈ అంతరమును కూటము అంటారు. పరమాత్మ కూటస్థుడు. పరమాత్మస్థానమే ముఖ్యాశయమున్ని యోగాభ్యాసి ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకొనియే ఉండాలి సుమా. గురుపదేశముచే లభించు ఖేచరి యోగము సర్వయోగములకెల్లా ప్రసిద్ధమైనది. ఈ దేహమే నేను అను దేహముతో వచ్చిపడిన మాయ గురుబోధాశ్రయమునకు ఆత్మాశ్రయమునకు విరుద్ధమైనది. అట్టి దేహబంధము పన్నెండు విధజపములచే కూడా తొలగుటలేదు. గురుపదేశపూర్వకంగా ఖేచరి యోగభ్యాసము ఖేచరి ఆత్మీయవాహం. నాణ్యహ జపమును 500,000 మార్లు జపించువారికి ఖేచరి సిద్ధి కలుగగలదు. సర్వ విఘ్నములు తొలగుతాయి. దేవతలు ప్రసన్నులు అవగలరు. ఖేచరి విద్యాభ్యాసిచే వార్ధక్య లక్షణములగు తలనెరేటం, శరీరపు ముడతలు మొదలైనవి జయించబడగలవు. మనోదేహ ఆరోగ్యప్రదమగు ఖేచరి మహావిద్యను గురువు నుండి తెలుసుకుని అభ్యాసవశము చేసుకొనుటచే మోక్షసిద్ధి సులభతరము అగుచున్నది. కొద్దికాలంలో కరతలమలకమవగలదు. అట్టి యోగసిద్ధునికి దేహ సంబంధమైన రాక పోకలు జరామ వార్ధక్య మరణాదులు క్రీడా వినోదమేగాని పీడ కాదు, బంధము కాదు. కేవలము ఖేచరి విద్య యోగాభ్యాసముచే సుధామయమగు కేవలి సిద్ధి లభించుటలేదనిపిస్తే అప్పుడు ఆత్మచే ఆత్మగా జగత్ దర్శనము అను సమ్మేళనముతో కూర్చి ఖేచరి జపము కొనసాగించాలి. హే బ్రహ్మన్, ఆత్మగురించి శాస్త్రముల ద్వారా తెలుసుకొని అట్టి ఆత్మభావన అనునిత్యము అవటమును ఖేచరి అమేళన విద్యచే సిద్ధింపజేసుకునెదురుగాక. ఖేచరి విద్య యొక్క పరమాశయము ఆత్మమేవాహం సందర్శనమే. ఖేచరి యోగాభ్యాస విధానము గురుముఖత బోధించబడి అభ్యసించవలసినట్టిది. తాలు మూలం సముత్కృష్య సప్తవాసర మాత్రవేత్ స్వగురుక్త ప్రకారేణ మలం సర్వం విశోధయేత్. బ్రహ్మరంధ్రము యొక్క సూటిగా క్రిందివైపు ప్రదేశమగు మూలకాశమునందు కొండ నాలుక స్థానమునందు నాలుక యొక్క చిట్టు చివరి ప్రదేశాకాశమును ఏకము చేయటము అనునది ఖేచరి యోగాభ్యాసము. అట్టి ఏడు వారముల అభ్యాసముచే గురువు నేర్పుచున్న రీతిగా నిర్వర్తించి బుద్ధి కుంభకముచే సర్వదోషములను పరిశుద్ధపరుచుకోవటము. బుద్ధిచే బుద్ధికి సాక్షియగు ఆత్మయొక్క అవగాహనము. స్నుహిపత్ర నిభం శాస్త్రం సుతీక్షణం స్నిగ్ధ నిర్మలం సమాదాయ తతహా తేన రోమమాత్రం సముచ్చినేత్. బొమ్మజముడు ఆకుతో సమానమైన పదునైన చిక్కనైన శరముతో రోమమాత్రములను నాలుకపై తొలగించి నాలుకను పరిశుభ్రముగా గీచి హిత్వా సైంధవ పథ్యాభ్యాం చూణితాభ్యాం ప్రకర్షేత్ పునః సప్తదినే ప్రాప్తే రోమమాత్రం సముచ్చినేత్. సాయంధవ లవణ చూర్ణముతో ప్రకర్షణము చేసి మరల ఏడు రోజులు గడిచే వరకు రోమమాత్రమును తొలగిస్తూ ఉండటము. ఈ విధంగా నిత్యము ఉద్యుక్తుడై ఆరు నెలల వరకు ఆచరిస్తూ ఉండాలి. ఆరు నెలలకు ఈ నాలుక మూలమున గల శిరాబంధము తొలగుచున్నది. అథవాగీశ్వరి ధామ శిరో వస్త్రేణ వేష్టయేత్. అప్పుడు వాగీశ్వరి ధామము పెదమలు నాలుక చివర ను శిరస్త్రానమువలే చుట్టచుట్టాలి. సనేహ ఉత్కర్షాయేత్ యోగి కాలవేళా విధానవత్. కాలవేళా విధానమును ఎరుగుచూ నెమ్మదిగా ఉత్కర్షణము ఇన్వర్డ్ ఫోల్డింగ్ చేయాలి. ఇది కుంభకరూపము నాలుక చలనము. ఈ విధమైన దైనందిక అభ్యాసము చేయట్టి భావసిద్ధి రూపమగు ఉత్కర్షణము ప్రేసర్ భ్రూమధ్య వరకు వచ్చుచున్నది. అడ్డముగా చెవి రంధ్రముల వరకు కూడా వచ్చుచున్నది. క్రిందికి గడ్డము వరకు కూడా వెళ్ళుచున్నది. మూడు సంవత్సరముల అభ్యాసముచే పైకి కేశాంతము వరకు వెంట్రుకల చివరి వరకు వెళ్ళుచున్నది. అడ్డముగా చేతుల వరకు కంఠరంధ్రము వరకు వెళ్ళుచున్నది. ఆచోటాను ఘనీభూతత్వము సిద్ధించుచున్నది. మరొక మూడు సంవత్సరములకు బ్రహ్మరంధ్రమును ఉత్కర్షణము ఆవరించి ఉండగలదు. అట్టి ఘనీభూత చిత్తత్వము అడ్డముగా చూడి చుబుకము చివరి వరకు క్రిందకు కంఠ బెలము వరకు వెళ్ళుచున్నది. నెమ్మది నెమ్మదిగా మహావజ్ర కవాటమును కపాల ఉద్ధ్వస్థాన కవాటమును భేదించి వేయుచున్నది. బీజేత విద్య పొందటము దుర్లభంగా చెప్పబడుచున్నది. తస్యాహ షడంగం కుర్విత తయా షట్ సర్వ భిన్నయ. దానిని షట్ ఆరు స్వరములకు భిన్నమైన దానిగా షడంగము చేయాలి. షడంగన్యాసం ఒకటి పాదములపై మోకాళ్ల వరకు, రెండు కటి పర్యంతము, మూడు హృదయము వరకు, నాలుగు కంఠము వరకు, ఐదు కనుబొమ్మల వరకు, ఆరు కపాలము వరకు, ఆరు చోట్ల బుద్ధిని ఏకాగ్రం చేసి పరతత్వ ధ్యానమును చేస్తూ నియమిత సమయము సె మూడుని ఈ బుద్ధిని నిలిపి ఉంచటము. ఈ విధంగా కరణ్యాసము చేస్తూ ఉండగా ఆ యోగికి సర్వసిద్ధులు కలుగగలవు? పైన చెప్పబడిన అభ్యాసమును మెల్లగా చేయాలేగాని ఒక్కసారే చేయాలని ప్రయత్నించకూడదు. ఒక్కసారే చేయాలని ప్రయత్నిస్తే శరీరము గాయపడి పడిపోవచ్చు కూడా. అందుకే మెల్లమెల్లగా గురుముఖత అభ్యాసం చేయాలి. హే బ్రహ్మన్, ఎప్పుడైతే బాహ్య మార్గంగా జిహ్వ నాలుక బ్రహ్మబలము కొండనాలుక స్పర్శతో బ్రహ్మరంధ్రము వరకు గల సరళరేఖను స్పర్శరూపంగా చేరుచున్నదో, అప్పుడు అతని బ్రహ్మమార్గమును నిరోధించటానికి త్రిదశలగు దేవతలు కూడా సమర్థులు కాదు. మొట్టమొదట అంగుల్య అగ్రేణ సంఘృష్య జిహ్వ మాత్రం నివేశయేత్, చేతి వ్రేళ్ల చివరలతో కొంచెము కొంచెముగా నాలుకను మడిచి లోపలి వైపుగా నొక్కి ఉంచాలి. నాలుకను కొంచెము కొంచెము మడుచుచు కొంతసేపైన తరువాత నెమ్మది నెమ్మదిగా లోపలికి మడిచి చేతి వ్రేళ్లతో గురువు నేర్పించు ప్రకారము లోనికి త్రోయిచు పుసింగ్ ఉండాలి. ఈ విధంగా వ్రేళ్లతో ఆ తరువాత స్వాభావికంగాను నాలుకను లోపలికి త్రోయు అభ్యాసముచే 3 సంవత్సరములకు నాలుక బ్రహ్మద్వారమును స్పృశించగలదు. నాలుక యొక్క చివరి బ్రహ్మద్వారము ప్రవేశించగానే యోగి మథనము రౌండ్ మూవ్మెంట్ ప్రారంభించునుగాక. నాలుక యొక్క మథనము లేకుండా కూడా ఖేచరీ ముద్ర సిద్ధించగలదు. అయితే జపము బుద్ధిధారణ మథనము ఒక్కసారే నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఖేచరి ముద్ర త్వరత్వరగా సిద్ధించగలదు. మథనము ఉపకరణ విధానంగా ఖేచరి యొక్క మరొక విధానము బంగారము లేదా వెండి లేక ఇనుపసలాక సన్నని దారము ను పాలతో తడిపి నాసికారంధ్రములలో ప్రవేశింపజేసి దేహమును సుఖమయ ఆసనమునందు నిలిపి ప్రాణమును హృదయస్థానమునందు నిరోధించి నిలిపి దృష్టిని భ్రూమధ్యగా నిలిపి ఉంచి నెమ్మదిగా చలకరించటమును మథనము చేయుచుండటము. 6 నెలలు మథనయోగమును అభ్యసించటము చేత కూడా బుద్ధి సులభముగా ఆత్మభావన యందు ప్రవేశించగలదు అని యోగవేత్తలచే సూచించబడుచున్నది. అట్టి భావన చిన్నపిల్లవాడుకునికి పాట్లు పడురీతిగా జగత్తు ఆత్మలు అనుభూతమవుతాయి. అయితే న సదా మథనం సస్తం మాసే మాసే సమాచరేత్, అట్టి మథనము నెలకొక్కసారి మాత్రమే చేయతగనది, అంతేగాని ఎల్లప్పుడూ చేయతగనది కాదు. కాల నియమము గురు నిర్ణయము. అట్టి యోగాభ్యాస సందర్భములో జిహ్వ మార్గమును అతిక్రమించరాదు. ఈ అభ్యాసము కూడా యోగగురు ముఖత విని వారి పర్యవేక్షణలో మొదట నిర్వర్తించాలి. ఈ విధమైన అభ్యాసము కొనసాగుచుండగా 12 సంవత్సరాల కాలములో ధ్రువమగు సిద్ధి లభించగలదని సిద్ధగురువుల పాఠ్యాంశములు. ఈ విధంగా ఖేచరి వివిధ రీతిలైన ఖేచరి ముద్రలను అభ్యాసము చేయువాడు అభ్యాససిద్ధిచే. 1. సమస్త విశ్వము ఆత్మయందు. 2. సమస్త విశ్వమునందు ఆత్మను. 3. ఆత్మను స్వశరీరమునందు. 4. స్వస్వరూపమునకు అభిన్నమైనదిగాను 4 రీతులుగా దర్శించుచున్నాడు. ఖేచరి యోగమును బ్రహ్మాండ మహామార్గము అని రాజంతౌద్ధకుండలిని అని కూడా పిలుచుచున్నారు.